అమ్మా నా ఇంటికొస్తావా పిల్ల, మరుదాలా మరుదాలా నా మేనా మరుదాలా నా ఇంటికొస్తావా పిల్ల, పిన్నమ్మా నా ఇంటికొస్తావా పిల్ల. ఏటి గట్టు కాడ ఎన్నేళ్ళ గాయంగా తానా మాడుదాము రావే, ఇందమ్మా తానా మాడుదాము రావే. ఏటి గట్టు కాడ ఎన్నేళ్ళ గాయంగా తానా మాడుదాము రావే, కోసం తెచ్చిన అద్దాల రైకేసుక రావే, ఇంద్రమ్మా అద్దాల రైకేసుక రావే. ఆరు మూర తీరా నీ కోసం తెచ్చిన అద్దాల రైకేసుక రావే, ఇంద్రమ్మా అద్దాల రైకేసుక రావే. మరుమల్లే పువ్వులు మనసారా తెచ్చిన నీ జడలో నా తురుముకోవే, ఇంద్రమ్మా నీ జడలో నా తురుముకోవే. మరుమల్లే పువ్వులు మనసారా తెచ్చిన నీ జడలో మావి తోటల్లో పూతా మావిడి పళ్ళు నీకోసమే తెచ్చినానే, ఇందమ్మా నీకోసమే తెచ్చినానే. మావి తోటల్లో పూతా మావిడి పళ్ళు నీకోసమే తెచ్చినానే, ఇందమ్మా నీకోసమే తెచ్చినానే. నిండు పున్నమి లాంటి నీ మోము చూసిన నిన్నే ప్రేమించినానమ్మా, ఇందమ్మా నిన్నే ప్రేమించినానమ్మా. నన్ను అప్ప నీ చూపు నా గుండె కోసింది, ఆగం చెయ్యా మాకే నన్ను, ఇంద్రమ్మా ఆగం చెయ్యా మాకే నన్ను. హైదరాబాదు కెళ్ళి సుక్కాల హోటల్లో బిర్యానీ తిందాము రాయే, ఇంద్రమ్మా బిర్యానీ తిందాము రాయే. హైదరాబాదు కెళ్ళి సుక్కాల హోటల్లో బిర్యానీ తిందాము రాయే, ఇంద్రమ్మా బిర్యానీ తిందాము రాయే. వాడుకుంటాను నిన్నేలుకుంటాను మగవాడని పెంచుకుంటానే, ఇంద్రమ్మా మగవాడని పెంచుకుంటానే. మనవాడు